శ్రీలక్ష్మీ సహస్ర అగ్రమణిమాలా స్తోత్రం లక్ష్మీచరణ రాజీవ లాక్షాలక్షిత వక్షసే విశ్వసర్గాదిలీలాయ వెంకట బ్రహ్మణే నమః. లక్ష్మీచరణ రాజీవ లాక్షాలక్షిత వక్షసే విశ్వసర్గాదిలీలాయ వెంకట బ్రహ్మణే నమః. భజే దుగ్ధాంబుధిం యత్ర పరిష్కర్తుం హరేరురః కఠినం సుకుమారంచ రత్నం ప్రాదురభూద్విధా శ్రయే శేషాచలమణే శార్ంగిణీం హృదయంగమ అనుకంపామివాకంపాం అంబామంబుజవాసినీం భజే భుజంగశైలేశ భుజాంతరపరిష్క్రియాం తనయాం దుగ్ధజలధే దయామివ కృతోదయాం లక్ష్మీవదనలావణ్య సుధోదధికృతోదయ కల్పవృక్ష కటాక్షాత్మా కాంక్షితాని కరోతు నః. శ్రీనివాసస్య మహిషీం శ్రేయసే తాముపాస్మహే యదర్థమేవ విదధే యత్నం భూయాం సమచ్యుతః భాగధేయం భజేయం సతి ఫణిశైలకుటుంబినః మనీషిణో యదేవాహుః మంగళానాం చ మంగళం. వందే సౌందర్య పర్యాప్తి భూమిం కామపి దేవతాం అబ్జం సహోదరం యస్యః శంసంత్యబ్జశరం సుతం. దుర్జ్ఞేయమహిమా సామాం క్షీరాబ్ధిదుహితావతాత్ శృంగారరససర్వస్వం శేషశైలేశ్వరస్య విశ్వస్య జననీమేవ విశ్వస్య శరణం వృణే విశ్వేశ్వర సమైశ్వరీయాం విదుర్యాం బ్రహ్మవాదినః. త్రాయతామాజతాక్షంతతి ధామతామరసాలయం మదాగసాం ప్రతీకారే మహతామపి యక్షమం విఖ్యాత విభవాసామాం విష్ణుపత్నీ విలోకతాం విపులానుత్సవాన్యస్యాః విరించ్యాద్యా వితన్వతే వారాశి దుహితుస్తస్యాః वरिवस्याम् विदध्महे अनन्यजनसामान्याम् आहुर्यस्यावदान्यताम् यशस्विनीमुपासीय यदुनाथ सधर्मिणीम् यमकम् कथयन्त्यार्याः यत्पदम् कल्पशाखिनः आनन्दमहिन्दिराः कुर्युः अपाङ्गायत्प्रसङ्गतः अश्विनी हस्ति सम्पन्ना सम्पदुज्जृम्भते नृणाम् पवित्रम् पद्मनाभस्य कलत्रम् तत्पुनातुनः विचित्रम् त्रिषु लोकेषु चरित्रम् यस्य गीयते धाम्नादृश्येय राजीव धाम्ना ते न दयालुना आम्नानम् जातु चित्यस्य नाम्नाम् ज्ञानैर्युनक्तिनः अरविन्दवदम् वन्दे तदहम् यदहर्निशम् प्रीतिपूर्वकमध्यास्ते पीताम्बरकुटुम्बिनी अभयम् भजमित्येतत् उभयम् सर्वदेहिनाम् यत्सेवा तदभावाभ्याम् तामहम् श्रियमाश्रये वन्दारुरक्षणे दक्षाम् वन्दे गोविन्दसुन्दरीम् यत्प्रभावादृते देवाः सर्वे रक्षितुमक्षमाः दशस्वप्यवतारेषु देवो यद्रूपसंश्रयादि साधयामास कार्याणि सतां तस्यै श्रियै नमः कमलायतनां चित्ते कलये यत्पदाम्बुजम् चिरं विबुधसन्मौळि चित्र सबकभूषितम् समस्तगुणविस्तार समावेशनिवेशनम् वन्दे रविन्दनिलयम् वरदम् परदैवतम् शरणीकरणीयाङ्घ्रिम् शश्वत्तापत् त्रयातुरैः सर्वनिर्वेदशमनीम् समस्तजननीम् नमः दुग्धाम् दुग्धाम्बुधे पुत्री दुरितापहरा मम शार्ङ्गिणश्चरणाम्भोज शरणागतिसम्पदम् दुग्धाम् दुग्धाम्बुधे पुत्री दुरितापहरा मम शार्ङ्गिणश्चरणाम्भोज शरणागतिसम्पदम् इति श्रीलक्ष्मीसहस्र अग्रमणिमालास्तोत्रम् सम्पूर्णम्।